జన్యువులు పుస్తకం 7వ భాగం. 1850ల నుండి రసాయన శాస్త్రవేత్తలు ప్రకృతిలో లేని నానా రకాల రసాయనాలని సృష్టించడం నేర్చుకుంటూ వచ్చారు. ముఖ్యంగా రంగుగల రసాయనాలు ఎన్నో తయారు చేశారు. ఈ రంగుగల రసాయనాలనే నేత పరిశ్రమలో అద్దకాలుగా వాడతారు. ఈ అద్దకాలు కడిగితే పోవు, ఎండకి తేలికగా వెలిసిపోవు. అనతి కాలంలోనే ఈ కొత్త అద్దకాలు ఎన్నో పరిశ్రమలకి ప్రాణం పోశాయి. ఈ అద్దకాలను ఉపయోగించి కణాలకి కూడా రంగులు వేయవచ్చేమోనని కొందరు జీవశాస్త్రవేత్తలకి ఆలోచన వచ్చింది. కణం లోపల నానా రకాల నిర్మాణాలు ఉన్నాయి. వాటికి వేరువేరు రసాయనిక లక్షణాలు ఉండవచ్చు. ప్రత్యేక అద్దకాలు ప్రత్యేక నిర్మాణాలతోనే చర్య జరపవచ్చు. కాబట్టి సూక్ష్మదర్శనంలో చూసినప్పుడు కొన్ని నిర్మాణాలు చక్కగా రంగు తేలి స్పష్టంగా కనిపించవచ్చు, కొన్ని అసలు కనిపించకపోవచ్చు. ఈ విధంగా ప్రత్యేక రీతుల్లో అద్దకాలను వాడి కణంలోని నిర్మాణాలని పరిశోధించవచ్చు. 1870లలో వాల్టర్ ఫ్లెమింగ్ అనే జర్మన్ జీవశాస్త్రవేత్త ఈ రీతిలోనే అద్దకాలను వాడటం మొదలుపెట్టాడు. ఒక ప్రత్యేక అద్దకాన్ని న్యూక్లియస్లో కేంద్ర ప్రాంతాలు మాత్రమే గ్రహించేవి, మిగతా ప్రాంతాలు ఆ అద్దకాన్ని గ్రహించలేదు. కాబట్టి సూక్ష్మదర్శినిలో అద్దకం చేరుకున్న ప్రాంతాలని స్పష్టంగా చూడటానికి వీలయ్యింది. న్యూక్లియస్లో అద్దకాన్ని పీల్చుకున్న ప్రాంతానికి ఫ్లెమింగ్ క్రొమాటిన్ అని పేరు పెట్టాడు. గ్రీకులో రంగు అన్న పదం నుండి ఈ పదం వచ్చింది. తరువాత ఫ్లెమింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న కణజాలాన్ని సూక్ష్మదర్శిని కింద పెట్టి చూశాడు. కణ విభజన వివిధ దశలలో ఉన్న కణాలని అతడు చూశాడు. కానీ అద్దకం రంగు లేకుండా ఏం జరుగుతోందో చెప్పడం కష్టమయ్యింది. ఫ్లెమింగ్ ఈసారి కణజాలానికి రంగు పట్టించి మళ్ళీ సూక్ష్మదర్శనిలో పెట్టి చూశాడు. అయితే ఆ అద్దకం కణంలోని పదార్థాలతో కలిసి వాటిని విషపూరితం చేసి కణాలని చంపేసింది. కాబట్టి కణ విభజన కొనసాగకుండా మధ్యలో ఆగిపోయింది. అయితే వివిధ కణాలు వివిధ దశలలో ఉండగా చచ్చిపోయాయి. చలనచిత్రంలో వరుసగా వచ్చే వివిధ దృశ్యాలని చిందరవందరగా పేర్చి చూసినట్లు ఉంది ఆ కణాల స్థితి. ఆ చిత్రాలని శ్రద్ధగా పరీక్షిస్తే వాటి అసలు వరుస క్రమం ఏమిటో ఊహించటానికి వీలవుతుంది. అప్పుడు కణ విభజనలో వరుస క్రమాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అలాంటి పరిశీలనల సహాయంతో కణ విభజనలోని సంఘటనల క్రమాన్ని చాలా క్షుణ్ణంగా విశదీకరించాడు ఫ్లెమింగ్. ఈ వివరాలన్నిటినీ వర్ణిస్తూ 1882లో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. కణ విభజన మొదలు కాగానే క్రొమాటిన్ పదార్థం అంతా న్యూక్లియస్లో ఒక చోట పేరుకుని చిన్న చిన్న గొట్టాలలాగా సేమియా దారాలలాగా ఏర్పడుతుంది. ఈ గొట్టాలకి ఫ్లెమింగ్ క్రోమోజోమ్ అని పేరు పెట్టాడు. అంటే గ్రీకులో రంగుగల వస్తువు అని అర్థం. అయితే క్రోమోజోములకి సహజంగా ఏ రంగు ఉండదు. ఫ్లెమింగ్ వాడిన అద్దకాలతో సంపర్కం ఏర్పడినప్పుడు ఆ అద్దకాన్ని క్రోమోజోములు పీల్చుకుని రంగుదేల్తాయి. కణ విభజన జరుగుతూ ఒక్కొక్క క్రోమోజోము దానికి ప్రతిని తయారు చేసుకుంటుంది. అంటే ప్రతి క్రోమోజోము రెండింతలు అవుతుంది అన్నమాట. ఇంతలో న్యూక్లియస్ చుట్టూ ఉండే పొర కరిగి మాయమైపోతుంది. ఇలా రెండింతలైన క్రోమోజోములన్నీ కణ కేంద్రంలో పోగవుతాయి. రెండింతలైన క్రోమోజోములలో సగభాగం కణంలో ఒక కొసకి, రెండవ భాగం మరొక కొసకి జరుగుతాయి. ఆ విధంగా కణం రెండు అంచుల వద్ద సంపూర్ణ క్రోమోజోముల సముదాయం ఏర్పడుతుంది. ఈ క్రోమోజోముల సముదాయం చుట్టూ కొత్తగా ఒక పొర ఏర్పడుతుంది. ఆ విధంగా కణంలో రెండు అంచులలో రెండు న్యూక్లియస్లు ఏర్పడతాయి. అప్పుడు కణ మధ్యభాగం క్రమంగా సన్నగా అవుతూ ఒక దశలో కణం రెండుగా విడిపోతుంది. అలా రెండు కణాలు ఏర్పడతాయి. దేని న్యూక్లియస్ దానికి ఉంటుంది.